96 హ్రీంకార పీఠిక సం ధా హ్రీంకార పీఠిక అత్ర పీఠశబ్దః ఆధార లక్షకః వాచ్యార్థో ఈ వాచక శబ్దస్య సత్తాపదత్వేన ఆధారో భవతి. మంత్ర దేవతయోర భేదే పి అర్ధనిష్టమహిన్న 8 తద్వాచక పదే దృశ్యమానత్వాత్ కల్పిత భేదం సంపాద్య ఇదముచ్యతే. హ్రీంకారస్య వీడికా వృత్తిస్థానం శక్త్యాగోచరతయా విషీభూతేత్యర్థః. ఓం హ్రీంకార పీఠికాయై నమః. 182 త్రిశతీ భాష్యం. ఆం వి ఇట పీఠ శబ్దము ఆధారమును సూచించును. నాచ్యార్థమే వాచక శబ్దమునకు సత్తాప్రదము గనుక ఆధారమగుగు మంత్రమునకు దేవతకు భేదము లేకపోయినను అర్థనిష్టమైన మహిమ తద్వాచక పదమునందు గోచరించదు. కావున భేదమును కల్పన చేసి ఈ విషయము చెప్పబడుచున్నది. హ్రీంకారమునకు ఆధారమైనది అనగా నృత్యస్థానమైనది అని శక్తిచేతి గోచరించుట వలన పరమేశ్వరి హ్రీంకార పీఠిక ఎను నామమునకు విషయముగా అయినదని యర్థము.